వైరాగ్యనిరూపణము అంతస్త్యాగో బహిస్త్యాగో విరక్త సేవ యుజ్యతే త్యజత్యస్తర్బహ్యహ సంగం విరక్తాస్తు ముముక్షయ. 373 430 వైరాగ్యనిరూపణము 431 బహిస్తు విషయః సంగస్తథానరహమాదిభ్యః విరక్త ఏవ శక్నోతి త్యక్తుం బ్రహ్మణి నిష్ఠితః. 374 అంతస్త్యాగః లోపల నున్న అనాత్మల యొక్క త్యాగము, బహిస్త్యాగః బాహ్యములైన అనాత్మల యొక్క త్యాగము విరక్త సేవ వైరాగ్యవంతునకే యుజ్యతే యుక్త మగును అనగా శక్యమగును. అందులకు హేతువు విరక్తస్తు వైరాగ్యవంతుడే ముముక్షయ మోక్షేచ్ఛచేత అంతర్బహ్య సంగం అంతరములు బాహ్యములు అగు అనాత్మల సంగమును త్యజతి విడుచును అనగా అహంకార మమకారములను విడుచును. సంగమును విభజించి చెప్పుచున్నాడు విషేహ పుత్రాదులతోడను శబ్దాదులతోడను. సంగః అసంగము బహేహ తు బాహ్య సంగము తథా అట్లే అహమాదిభ్యః అహమాదులతో. ఆదిశబ్దముచే దేహ ప్రాణమనో బుద్ధులు గ్రహింపవలెను. సద్గః అవాస్తవమైన తాదాత్మ్య రూప సంబంధము అస్తః అంతః సంబంధము ఈ ఉభయవిధ సంబంధమును బ్రహ్మని నిశ్చితః ఎల్లప్పుడును మిక్కిలి బ్రహ్మయందే ఉన్న విరక్త ఏవ పైరాగ్యవంతుడే త్యక్తుం విడచుటకు శక్నోతి సమర్థుడగును. బ్రహ్మనిష్ట త్యాగమునకు బీజము 1 అవ వైరాగ్యమువలె బోధము జ్ఞానము కూడా బ్రహ్మాత్మతో ఉండుటకు కారణమని చెప్పుచున్నాడు. వైరాగ్యబోధో పురుషస్య పక్షివత్పక్ష విజానీహి విచక్షణత్వం విముక్తి సౌధాగ్రతలాధిరోహణం తాభ్యాం వినా నాణ్యత రేణ సిద్ధ్యతి. 375 హే విచక్షణ ఓ బుద్ధిమంతుడా, త్వం నీవు పురుషస్య ముక్తిని పొందనభిలషించు పురుషునకు వైరాగ్యబోధో పూర్వోక్తమైన వైరాగ్యమును అజ్ఞానత్మ వివేకము వలన కలిగిన ఆత్మయథార్థ స్వరూపానుభవమును పక్షవత్ పక్షికివలే పక్షా రెండు రెక్కలనుగా విజానీహి. 432 శ్రీవివేక చూడామణి తెలుసుకొనుము. అందులకు హేతువు ఓ విముక్తి సౌధాగ్రతలాధిరోహణం మోక్షమనేడు సౌధం యొక్క అతి సుందరమైన ఉన్నత స్థానం యొక్క ప్రాప్తి. తాభ్యాం వినా సముచితములైన కలిసియున్న ఆ వైరాగ్య బోధములు లేకుండగా ఒక్క వైరాగ్యముచేతగాని ఒక్క బోధచేగాని న సిద్ధ్యతి సిద్ధింపదు. పక్షి ఒక్క రెక్కతో ఇట్లు ఆకాశ వీధిలోనికి ప్రవేశింపజాలదో ప్రకృతమునగూడా అట్లే అని తాత్పర్యము అవ. ఈ విషయమునే అపపాదించుచున్నాడు. అత్యంత వైరాగ్యవతః సమాధః సమాహితస్యైవ దృఢ ప్రబోధః ప్రబుద్ధ తత్వస్య హి బద్ధముక్తిర్ముక్తాత్మనో నిత్యసుఖానుభూతి. 376 అత్యంత వైరాగ్యవతః మనస్సునకు మరల సంగము కలుగని విధమున అనాత్మల విషయమున తీవ్ర వైరాగ్యము కలవానికి సమాధః బ్రహ్మనిష్ట కలుగును. సమాహితస్యేవ బ్రహ్మపై స్థాపితమైన మనస్సు కలవానికే దృఢ ప్రబోధః ఇతర జ్ఞానములతో మిశ్రము కాని బ్రహ్మజ్ఞానము కలుగును. ప్రబుద్ధతత్వస్య తత్వము తెలిసినవానికి బద్ధముక్తి అహా అనాత్మయందు ఆత్మబుద్ధరూపమగు బంధము నుండి విముక్తి కలుగును. ముక్తాత్మనః ముక్తి చెందిన ఆత్మ కలవానికి అనగా అది కాని దానియందు అదీయను బుద్ధిలేని అంతఃకరణము కలవానికి నిత్యసుధాను భూత్యః నిత్యమైన సుఖము యొక్క అనగా ఆత్మస్వరూపమైన సుఖము యొక్క అనుభవము కలుగును. ఆవరణ విక్షేపములు లేకపోవుటచే నిర్విఘ్నముగా ఆత్మానందానుభవము కలుగునని భావము. న సుఖం దేవరాజస్య న సుఖం చక్రవర్తినః వీతరాగస్య మునేరేకానశీలినం. యాదృశం వైరాగ్యవంతుడును ఏకాంత స్వభావము కలవాడును అగు మునికి ఉండెడు ఆనందము చక్రవర్తికైనను దేవేంద్రునకైనను ఉండదు. వైరాగ్యనిరూపణము యచ్చ కామసుఖం లోకే యచ్చ దివ్యం మహత్సుఖం తృష్ణాక్షేసుఖసేతే నార్హ ఈ షోడసీం కలాం. లౌకిక విషయభోగముల వలన కలుగు సుఖముగాని దేవలోకములోని మహాసుఖముగాని వైరాగ్యము వలన కలుగు సుఖములో పదునారవ వంతునకు కూడా సాటిరావు. యావనర్థ ఉదపానే సర్వతః సంపుతోదకే తావాన్వేదేషు సర్వేషు బ్రాహ్మణస్య విజానతః. నాలుగు వైపుల నీరు పూర్ణముగా వ్యాపించియున్నప్పుడు ఏ రీతిగా వాపికుపాదులను విచారింపరో అట్లే జ్ఞానము సిద్ధించిన వారికి యజ్ఞయాగాది వైదిక కర్మల వలన ఉపయోగమేమీ ఉండదు. శ్రోత్రియస్య చాకామహతస్య చక్రవర్త్యాదులు కుండెడు సుఖము లన్నీ కామములచే పీడితుడు కాని శ్రోత్రియునకుండును. స్కోస్నుతే సర్వాన్ కామాన్ సహ ఆత్మజ్ఞాని అన్ని కామములను ఒక్క మార్గనే పొందును అనగా విషయభోగాదుల వలన ఎన్నెన్ని సుఖములు కలుగునో ఆ సుఖములన్నీ ఆత్మజ్ఞానికి కలుగును ఇత్యాది ప్రమాణములచే ప్రతిపాదింపబడినదియు స్వానుభవ సిద్ధమై నదియు అగు వైరాగ్యబోధముల ఫలమును స్తుతించుచున్నాడు లేదా ఫలమును గూర్చి ప్రస్తావించుచున్నాడు. వైరాగ్యాన్న పరం సుఖస్య జనకం పశ్యామి వశ్యాత్మనః తచ్చే క్షుద్ధతరాత్మబోధసహితం స్వరాజ్య సామ్రాజ్యధుక్ ఏతద్వారా మజస్రముక్తి యువతే హయస్మాత్ త్వమస్మాత్ పరం సర్వత్రా స్పృహయ సదాత్మని సదా ప్రజ్ఞాం కురు శ్రేయనే. 377 శ్రీ వివేక 28 జీవ్ 437 434 శ్రీ వివేక చూడామణి. పశ్యాత్మనః శరీరాధికమును పశములోనుంచుకున్న వానికి కూడా వైరాగ్యాత్ పరం వైరాగ్యమును మించిన సుఖస్య జనకం సుఖము కలిగించు దానిని న సస్యామి చూడను. తత్ ఆ వైరాగ్యము శుద్ధ తరాత్మటోధ సహితం చేత్ అతిశుద్ధమైన ఆత్మబోధముతో కూడినదై నచో స్వరాజ్య సామ్రాజ్యధుక్ స్వరాజ్య సామ్రాజ్యములను ఇచ్చునది. ఏతత్ ఈ బోధ సహిత వైరాగ్యము యస్మాతే కారణము వలన అజస్రముక్తి యువతే శాశ్వతమైన ముక్తి ఎనెడు యువతిని పొందుటకే ద్వారం ద్వారము అస్త్రాత్ ఈ కారణము వలన సర్వత అంతటను అస్పృహయాసక్తి లేకుండగా శ్రేయసే శ్రేయస్ కొరకై సదా ఎల్లప్పుడును పరం అధికముగా సదాత్మని సద్రూపమైన ఆత్మయందు ప్రజ్ఞాం బుద్ధిని నిర్వికల్పక సమాధిని కురువు చేయుము. ఏ వశ్యాత్మనః ఆసన ప్రాణాయామాదులచే దేహేంద్రియాదులను స్వాధీనము చేసుకొనెనవానికే కూడా వైరాగ్యము లేనిచో సుఖము లేదు. అణిమాది విభూతులపై ఆసక్తి కలవారికి బంధము అనివార్యమే కదా. హిరణ్యకశిపుడు మొదలగువారు మహాతపస్సు చేసియు వైరాగ్యము లేకపోవుటచే సంసర్బంధమున చిక్కుకొనినట్లు పురాణాదుల వలన తెలియచునేయున్నది కదా. చీమలు ఎముకలో దూరిపాకుచున్నను తెలియనంతటి నిశ్చలమైన అట్టి తపస్సు కుదురవలెనన్నచో వశ్యాత్మత్వ ముడవలేను. ఆ విధముగా వశ్యాత్ముడైన వానికి కూడా వైరాగ్యము లేకున్నచో సుఖము లేదని దాని అభిప్రాయము. ముందుగా దేహాధికమును వశములనుంచుకొనకపోయినచో వైరాగ్యము సంభవింపదు. కాన వశ్యాత్మనః అని చెప్పబడినది. కావున హఠయోగాదులచే దేహాదులను వశములో నుంచుకొనినవానికి కూడా వైరాగ్యము తప్ప మరేదియు సుఖము కలిగింపజాలదని నేను చూచుచున్నాను భావించుచున్నాను. తత్వైరాగ్యము శుద్ధతరాత్మ బోధసహితం చేత్ పంచకోశ వివేకము వలన కలిగిన ఆత్మస్వరూప జ్ఞానముతో సహితమైనచో స్వరాజ్య సామ్రాజ్యధుక్ స్వరా. 435 వైరాగ్య నిరూపణము అనగా స్వయమేవ రాట్ అను విగ్రహముచే తనకు తానే రాజు రాగమున్నంతవరకును మనస్సు విషయముల వైపు పోవుచుండును. కాన అప్పుడు విషయాధీనుడైయుండును. వైరాగ్యవంతుడైనచో అన్యాధీనుడు కాడు. ఈ విధముగా అన్యాధీనుడు కాకుండుటయే స్వరాజ్యము. ఇతరులచే నియమింపబడకుండా ఉండుట సామ్రాజ్యమనగా సర్వమును నియమించు సామర్థ్యము. బ్రహ్మవేత్త ఈశ్వరుని కంటె కూడా అధికుడు కదా. అట్టి స్వరాజ్య సామ్రాజ్యములను ఇచ్చునది ఈ వైరాగ్యము. అత్యంత వైరాగ్యర్థ సమాధాన ఇత్యాది విధ మున పూర్వశ్లోకమున చెప్పినట్లు జస్రముక్తి యువతికి ద్వారము. కావున నీవు సర్వ విషయములందును అత్యంతము అస్పృహతో సద్రూపమైన బ్రహ్మయందు నిరంతరము ముక్తి కొరకే ప్రజ్ఞాం తత్వప్రబోధ హేతువగు నిర్వికల్పక సమాధిని చేయుము. జ్ఞానము వస్తుతంత్రము, అది చేయుటకు శక్యమైనది కాదు. అనగా ఏదైనా ఒక వస్తువు ఇంద్రియముతో సంబంధించినప్పుడు దాని జ్ఞానము కలుగును. అంతేకాని నేను ఘటజ్ఞానము చేసెదను అని ప్రయత్నము చేసినచో కలుగదు. కావున జ్ఞానము వస్తుతంత్రము, కావున ఇచ్చట ప్రజ్ఞను జ్ఞానమును చేయుము అనగా జ్ఞానమునకు హేతువగు సమాధిని చేయుము అని యర్థము. ఆసాం చింది విశోపమేషు విశేష్వేషైన మృత్యోహ శ్రుతః త్యక్త్వా జాతికులాశ్రమేష్వభ్రమతిం ముల్చాతిదురాత్రియా దేహాదావసతి త్యజాత్మధిషణాం ప్రజ్ఞాం కురుష్వాత్మని త్వం ద్రష్టా సిమలోసి నిర్ద్వయ పరబ్రహ్మాసి యద్వస్తుతః 3:7-8. విషోపమేషు విషముతో సమానమైన విశేషు విషములయందు ఆశామాసను చివి ఛేదించుము. ఏవ ఈ ఆశయే మృత్యోహ మృత్యువునకు అనగా స్వరూపము నుండి చ్యుతుడగుట అనెడు రూపముగల ప్రమాదమునకు నృత్యహ మార్గము. జాతికుల 438 శ్రీ వివేక చూడామణి మేషు జాతికుల శ్రమముల విషమున అభిమతః అభిమానమును త్యక్త్వా విడచి క్రియాజాత్యాదులను బట్టి ఏర్పడిన క్రియలను అతి దూరా చాలదూరముగా ముక్చాద్ విడిచిపెట్టుము. అసతి మిథ్యైన దేహాదో దేహాదికమునందు ఆత్మధిషణం అహంకారమును త్యజ విడువుము చేయకుము. యత్ ఏ కారణము వలన త్వం నీవు ద్రష్టాదేహాది దృశ్యములకు దష్టవుగా అసి అయి ఉన్నావో, అమలహ అసి దేహాదికము మలినమైనను నీవు నిర్మలుడవుగా ఉన్నావో, వస్తుత యథార్థమున నిర్ద్వయ పరబ్రహ్మ అసి అద్వైతమగు పరబ్రహ్మగా ఉన్నావో, అందువలన ఆత్మని బ్రహ్మయందు ప్రజ్ఞాం అహం బ్రహ్మాస్మి అనడు జ్ఞానమును కురుష్వ నిర్వికల్పక సమాధిచే సంపాదింపుము.